మెదడు పుస్తకం 17వ భాగం. ఈ ఆర్యేయం నిద్రలోనే కలలు వస్తాయని ఆధారాలు ఉన్నాయి. ఆర్యేయం నిద్రలో ఉన్న మనిషిని హఠాత్తుగా తట్టి లేపితే ఆ సమయంలో ఏం కల వస్తోందో జ్ఞాపకం తెచ్చుకునే వీలు ఉంటుంది. అసలు నిద్ర యొక్క ప్రయోజనం ఏమిటి అన్న విషయం మీద చాలా కాలంగా వివాదం చెలరేగుతోంది. నిద్ర యొక్క ప్రయోజనం కేవలం విరామం మాత్రమే కాదు, కళ్ళు తెరుచుకుని ఊరికే నడుము వాల్చినా విరామం విశ్రాంతి కలుగుతాయి. అసలు వాస్తవానికి కొన్నిసార్లు మెలకువలో కన్నా నిద్రలో మెదడు మరింత చురుగ్గా పనిచేయవచ్చు. అంతేకాక నిద్రలో అటూ ఇటూ ఒత్తిగిల్లుతాం. నిద్రలో కాళ్ళు చేతులు బలంగా తాటించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెలకువలో తీసుకునే విశ్రాంతి నిద్రకి ప్రత్యామ్నాయం కాజాలదు. విశ్రాంతిగా మేలుకుని ఉన్నా కొంతసేపు అయ్యాక నిద్ర వస్తుంది. బలంగా నిద్ర ఆపుకుని మేలుకుని ఉండే ప్రయత్నాలు చేస్తే భ్రాంతికి లోనయ్యే ప్రమాదం ఉంది. నీరు లేకుండా కూడా ఎన్నో రోజులు బతకగలం, కానీ నిద్ర లేకుండా అన్ని రోజులు బతకలేం. పైగా ప్రత్యేకించి నిద్రలో ఈ ఆర్యేయం నిద్ర చాలా ముఖ్యమైన అంశంలా కనిపిస్తోంది. ఆర్యేయం నిద్రలో ఉన్న మనిషిని అదే పనిగా నిద్రలేపి ఆర్యేయం నిద్రని భంగపరిస్తే మర్నాడు నిద్రలో ఆర్యేయం భాగం కిందటి రాత్రి కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ముందు రాత్రి ఆర్యేయం నిద్రలో వచ్చిన వెలితిని భర్తీ చేయడానికి మెదడు ఈ రాత్రి మరింత ఎక్కువ ఆర్యేయం నిద్రని కలగజేస్తోందన్నమాట. దీనిని బట్టి నిద్ర కన్నా కలలుకనే స్థితి చాలా ముఖ్యమని అనిపిస్తోంది. ఏమిటి దానికి కారణం? కారణం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. మెలకువలో స్థితిలో పోగైన నానా రకాల సమాచారంలో ఏది పనికొచ్చేదో ఏది పనికి మాలిందో తేల్చుకుని అవసరమైన సమాచారాన్ని భద్రపరచుకోవటానికి మెదడుకి కొంత విరామం కావాలని నా ఉద్దేశ్యం. అలా పనికి మాలిన విషయాలను ఏరివేసే కార్యక్రమం స్వప్నావస్థలో జరుగుతూ ఉండవచ్చు. అలా పనికి మాలిన సమాచారాన్ని ఏరివేసిన మెదడు మర్నాడు కలగబోయే కొత్త అనుభవాలను పొందటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఈ విషయం గురించి ఎవరికీ ఖచ్చితంగా తెలియదు అని మరోసారి చెప్పవలసి ఉంటుంది. నిజానికి ఇన్ని శతాబ్దాలుగా మెదడుని శోధిస్తున్నా దాని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. శరీరంలో అది అన్నిటికన్నా సంక్లిష్టమైన అవయవం కనుక దాని గురించి ఇంకా తేలని ప్రశ్నలు ఇంకా ఎన్నో ఉన్నాయంటే మరి ఆశ్చర్యం లేదు. మనకు తెలిసిన ప్రకృతిలో అన్నిటికన్నా సంక్లిష్టమైన వస్తువు అదేనంటే ఆశ్చర్యం లేదు. మెదడు అంత అపురూపమైన వస్తువు గనకనే దానిని ఉపయోగించి మనిషి యోచిస్తాడు, ఊహిస్తాడు, ప్రేమిస్తాడు, ఉద్యమిస్తాడు. మానవాళిని ఇబ్బంది పెట్టే ఎన్నో ప్రమాదాల పరిష్కారాలని తలపెడతాడు. కానీ అదే మెదడు అత్యంత ప్రమాదకరమైనదని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. మెదడు వల్లనే మనం నానా రకాల మూఢనమ్మకాలని నమ్ముతూ మన జీవితాలని దుర్భరం చేసుకుంటున్నాం. లేనిపోని భయాలతో, పక్షులతో మనుషులు ఒకరికొకరు ఎనలేని హాని తలపెట్టుకుంటూ ఉంటారు. మెదడు గురించి మన జ్ఞానం, అవగాహన తగినంత పెరిగినట్లయితే మెదడు యొక్క నిర్మాణాత్మక లక్షణాలని సంవర్ధనం చేసి హానికరమైన లక్షణాలని తుడిచిపెట్టవచ్చు. అదే జరిగితే మనం జీవించే ప్రపంచం మరింత సనాగరికమై సురక్షితమై వర్ధిల్లుతుంది. ఇంతటితో మెదడు అనే పుస్తకం సమాప్తం.